అథర్వణ వేదాంతర్గత 22 హయగ్రీవోపనిషత్ అధ్యయన పుష్పం శ్లోక్ స్వ ఆజ్ఞోపియత్ ప్రసాదేన జ్ఞానం తత్ఫలం ఆప్నియత్ సోయం హయాస్యో భగవాన్ హృది మే భాతు సర్వదా. స్వయముగా అజ్ఞులము ఆత్మజ్ఞాన విహీనులము అయి ఉండికూడా ఎవరి అనుగ్రహంచేత సమస్తమునకు పరము ఆవలిది నిత్యము అమృత ఆనందమయము కేవలము సర్వదా యథాతథము అగు తత్స్వరూప ఆత్మజ్ఞానము పొందగలుగుతాము. అట్టి హయ గుగపు ముఖుడగు శ్రీ హయగ్రీవ భగవానుడు మా హృదయములో సర్వదా వెలుగొందుచుండునుగాక భాసించుచుండునుగాక. శ్లోక్ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఆత్మజ్ఞానము అనే ఆనందముతో సర్వదా ప్రదర్శనమగువారు సర్వదేవతాస్వరూపులు నిర్మల హృదయులు స్ఫటికమువలే తేజోపుంజములు వెదజల్లువారు స్ఫటికాకృతులు సమస్త విద్యలకు ఆధారము అయినట్టి వారు అగు శ్రీ హయగ్రీవ భగవంతుని ఉపాసిస్తూ ఆయనకు నమస్కరిస్తున్నాము. దేవీ భాగవతము శ్రీ హయగ్రీవుడు విష్ణుమూర్తి స్వామి అవతారము. ఒకప్పుడు దేవతల రక్షణ కొరకై విష్ణు భగవానుడు దానవులతో సుదీర్ఘకాలంగా యుద్ధము చేయవలసి వచ్చింది. యుద్ధము చేసిచేసియున్న విష్ణుమూర్తి కించిత్ అలసిపోయి ఎక్కుపెట్టిన ధనస్సుపై తలబెట్టుకొని నిదురించసాగారు. ఇంతలో దేవతలు యజ్ఞము చేసి యజ్ఞభాగమును విష్ణుమూర్తికి సమర్పించటానికే వచ్చారు. ఆయన ఎక్కుబెట్టిన బాణపు త్రాడుపై తల ఆనించి నిదురిస్తూ ఉండటము గమనించారు. కాని నిద్రిస్తూ ఉన్నవానిని నిద్ర లేపకూడదు అను సూత్రమును అనుసరించి దేవతలుగాని బ్రహ్మదేవుడుగాని విష్ణుమూర్తిని నిద్రలేపటానికి జంకారు, హెజిటేటెడ్. అప్పుడు శివదేవులవారు దేవతలతో, ఓ దేవతలారా, ఈ విష్ణు భగవానుని నిద్రలేపటానికి ఒక ఉపాయము ఉన్నది. ధనస్సు యొక్క నారి వింటిత్రాడు నిత్రెంపితే ఆ త్రాడు యొక్క కదలిక వలన విష్ణుదేవుని శిరస్సు కూడా కదలిక పొంది అప్పుడు వారు తప్పక నిద్రలేస్తారు అని ఉపాయంగా చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు వమ్రిని, చెదపురుగు చెట్టుపై ఉండే ఒక నల్లని కీటకమును, బిడ్డా నీవు వెళ్ళి ఆ వింటి త్రాడును త్రెంచు అని అడిగారు. ఆ వమ్రి నిద్రపోవువానిని లేపటము పాపము కదా పితామహ అని అడిగింది. అందుకుగాను బ్రహ్మదేవుడు నీకు కావలసిన ఆహారము ప్రతిరోజూ నేనే అందజేస్తాను అను ఒడంబడిక అగ్రిమెంట్కు అంగీకరించారు. ఆ తరువాత ఆ కీటకము వమ్రి నారిని కొరికింది. ఎక్కుపెట్టుబడి ఉన్న ధనస్సు యొక్క నారి కొరకగానే ధనస్సు త్రుళ్ళినదై విష్ణుమూర్తి మెడకు బాణము తగిలి ఆ మెడ తెగి శిరస్సు ఊడిపడింది. ఇది లక్ష్మీదేవి యొక్క శాప పర్యవసానము. ఒకప్పుడు విష్ణుమూర్తి తనను చూచి అకారణంగా నవ్వినందుకు తల తెగుగాక అని శపించటం జరిగింది. దేవీ భాగవతము. అది చూచి దిగులుపడుచున్న ఇంద్రుడు మొదలైన దేవతలను ఓదార్చి, ఓ దేవతలారా, వేదమంత్రములతో దేవిని స్తుతించండి అని పలికారు. దేవతల ప్రార్థనలకు లలితాదేవి ప్రసన్న అయి కారణముంటేనే కార్యము జరుగుతుంది. మీరు గుగము శిరస్సును అంటించండి అని పలికి అంతర్ధానమైనారు. అప్పుడు విశ్వకర్మ గుగ్గుము శిరస్సును విష్ణుదేవుని మొండెమునకు వేదమంత్రపూర్వకంగాను సంప్రోక్షణ మొదలైన ఆయా మంత్రతంత్ర విశేషములతోనూ అతికించారు. అప్పుడు విష్ణుదేవుడు హయగ్రీవుడై దానవులను సంహరించారు. ఈ హయగ్రీవస్వామియే ఒకప్పుడు పాతాళలోకం ప్రవేశించి వేదములు దొంగిలించిన మధు కైటభులను జయించి సృష్టి కొనసాగించటానికే తిరిగి సృష్టికర్త అగు బ్రహ్మదేవునికి ఆ వేదములను అందించారు. హయగ్రీవులే కల్కి అవతారమని పౌరాణిక వర్ణనము. దేవీపురాణము. ఇక మనము హయగ్రీవోపనిషత్ విశేషముల అధ్యయనములో ప్రవేశిస్తున్నాము. ఒకనొక సందర్భములో బ్రహ్మమానసపుత్రులు దేవర్షి అగు నారద మహర్షి సత్యలోకము ప్రవేశించారు. తమ పితృదేవులగు సృష్టికర్త బ్రహ్మదేవుని దర్శించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించారు. నారద మహర్షి తండ్రి, భగవాన్ అధీహి శరణు, మీ ఆధిపత్యము ఆర్యత్వము నకు నమస్కరిస్తున్నాను. స్వామీ, అన్నిటికంటే వరిష్ఠమైనది ద హాయెస్ట్ ఏది? బ్రహ్మదేవుడు, కుమారా, బ్రహ్మవిద్యయే అన్నిటికంటే వరిష్ఠమైనది. నారద మహర్షి అట్టి బ్రహ్మవిద్య స్వానుకూలమయ్యేది, స్వానుభవమయ్యేది ఇట్లా. బ్రహ్మదేవుడు బుద్ధి యొక్క దోషములు తొలగుతూ ఉండగా అట్టి నిర్మల బుద్ధికి బ్రహ్మ విద్య తప్పక ప్రకాశించగలదు. నారద మహర్షి యయ అచిరాత్ సర్వపాపం వ్యపోహ్య బ్రహ్మ విద్యాం లబ్ధ్వా ఐశ్వర్యవాన్ భవతి. తండ్రి, ఏ మార్గంలో అతి త్వరగా మా బుద్ధి దోషములు తొలగి బ్రహ్మ విద్య లభించగా ఆత్మతత్వభావన ఐశ్వర్యము లభించగలదు? అట్టి బోధను దయతో అనుగ్రహించండి. బ్రహ్మ భగవానుడు బిడ్డ నారదా, బుద్ధి దృశ్యము నుండి ఉపసంహారము పొంది ఆత్మయందు సునిశ్చలము కావటానికే అధ్యాత్మ వామ్యములో విశేషముగా హయగ్రీవ దైవత్య మంత్రములు చెప్పబడుచున్నాయి. ఎవడైతే అట్టి హయగ్రీవ దైవత్యములైన దివ్యములైన మంత్రముల అర్థ అంతరార్థములను చక్కగా తెలుసుకుంటూ పారాయణము చేస్తాడో అట్టివాడు వేద, శృతి, స్మృతి, ఇతిహాస, పురాణముల అంతర సారము ఎరిగినవాడు అగుచున్నాడు. వేదములు తెలియబడే సమస్తము ఏ విధంగా ఉపయోగించుకుని తెలుసుకొనుచున్నవాణిని ఆత్మ గురించి తెలుసుకోవాలో తెలిపే త్రయ విద్య. శృతులు మహనీయుల స్వానుభవములు శిష్యుల శ్రవణముచే, శిష్యులచే గురుపరంపరగా గ్రంథస్థమైనట్టివి. ఉదా వేద, ఉపనిషత్ మంత్ర మంగళ శ్లోకములు. స్మృతులు శృతులను శ్రవణం చేసి ఆచరించినవారి జీవిత విశేషములు. సోదాహరణ పూర్వకంగా ఉత్తమ ఆత్మదృష్టులను ఆశ్రయించిన వారి యొక్క విధి విధానములు, సంఘటనలు, అనుభవములు తెలియజేసేవి. ఇతిహాసములు పరంపరగా చెప్పుకోబడుచూ వస్తున్న పూర్వ కథలు. పూర్వ చరిత్రల వివరణ ఉదా రామాయణము, భారతము మొదలైనవి. ఒకప్పుడు ఇట్లు అని జరిగిన విశేషములు చెప్పుచూ తత్వజ్ఞాన మార్గము సూచించినవి. పురాణములు జగత్సృష్టి, కాలచమత్కారము, మహనీయుల మహిమా విశేషములు, ఔన్నత్యము మొదలైనవి తెలుపునవి. శబ్దార్థము పురాణవం ఇతః పూర్వమే ఉండి ఇప్పటికీ యథాతథమైన విశేషము అఖండాత్మతత్వము. హయగ్రీవ దైవత్య మంత్రోపాసనలు ఎరిగినవాడు జ్ఞానేశ్వర్యుడు, సర్వేశ్వర్యుడు కాగలడు. పై విభాగములలోని సార విశేషములు ఎరుగగలడు. తా ఏతే మంత్రః హయగ్రీవ దైవత్యాన్ మంత్రములు. 1.శ్లో విశ్వ ఉత్తీర్ణ స్వరూపాయ చిన్మయ నందరూపిణే తుభ్యం నమో హయగ్రీవ విద్యారాజాయ విష్ణవే స్వాహా స్వాహా నమః. విశ్వమును దాటివేసినట్టి విశ్వేశ్వర విశ్వాతీత స్వరూపుడు విశ్వసాక్షి చిత్ కేవలమగు ఏరుక మయ ఆనందరూపుడు తెలుసుకోవటమును తన ఆనందరూపముగా కలవారు వన్ టు హోమ్ నొనింగ్ ద బై ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆన్ ఏంజోమెంట్ అగుస్వామి. అట్టి హయగ్రీవ భగవన్ సమస్త విద్యలకు రాజు వంటివాడా. సమస్తమునందు సత్స్వరూపులై వేంచేసియున్న విభూ విష్ణు ప్రభు, మీకు నమస్కారము. సమస్తము మీకు సమర్పిస్తున్నాము. స్వాహ స్వాహ నమః. 2.శ్లో దృక్ యజుః సామరూపాయ వేదాహరణ కర్మణే ప్రణవ ఉద్గీత వపుషే మహా అశ్వశిరసే నమః. స్వాహ స్వాహ నమః. దృక్ యజుర్ సామక్ త్రివేద స్వరూప వేదములను ఉద్ధరించి రక్షించి తిరిగి అజునకు బ్రహ్మదేవునికి అందజేయు కార్యశీలుడా. ప్రణవ ఉద్గీత ఆత్మతత్వగాన స్వరూపుడా. మహా అశ్వ గుగ్గపు శిరస్సు కలవాడా. సమస్తము సమర్పించుచూ నమస్కరిస్తున్నాము. స్వాహ స్వాహ నమః. 3.శ్లో ఉద్గీత ప్రణవోద్గీత సర్వవాగీశ్వరేశ్వర సర్వవేదమయ అచింత్య సర్వం బోధయ బోధయ. స్వాహ స్వాహ నమః. ఓ ఉద్గీత జగద్గాన ఆనందకారక ప్రణవగాన స్వరూప సమస్త వాక్కులందు విస్తరించి ఉన్నవాడా. సర్వశబ్దములకు ఈశ్వర సర్వవేదములలో వేంచేసి ఉన్నవాడా. ఆలోచనకు అందనివాడా. స్వామీ. ఆత్మజ్ఞానము గురించినదంతా మాకు బోధించండి, తెలియజేయండి, ఈ మా సమస్తము స్వీకరించండి. స్వాహ స్వాహ, నమో నమః. ఈ మంత్రములకు ఋషులు బ్రహ్మదేవుడు, అత్రిమహర్షి, రవి, సవిత్రు, భార్గవులు, ఛందస్సు, గాయత్రి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, దేవత శ్రీమాన్ హయగ్రీవ పరమాత్మ. హ్లౌం సౌం ఇతి బీజం, సోహం ఇతి శక్త్యః, హ్లూం సూం ఇతి కీలకం, భోగమోక్షయో వినియోగః. అకార ఉకార మకారే అంగన్యసః కరణ్యసః. ఒకటి అకార, రెండు ఉకార, మూడు మకార, నాలుగు హ్లీం, ఐదు సోహం, ఆరు హ్లూం. కరణ్యాసము అకార అంగుష్ఠాభ్యాం నమః, ఉకార తర్జనిభ్యాం నమః, మకార మధ్యమాభ్యాం నమః, హ్లీం అనామికాభ్యాం నమః, సోహం కనిష్ఠికాభ్యాం నమః, హ్లూం కరతల పృష్ఠాభ్యాం. అంగన్యాసము అకార హృదయాయ నమః, ఉకార శిరసే స్వాహ, మకార శిఖయాయ వౌషట్, హ్లీం కవచాయ హూం, సోహం నేత్రత్రయాయ వౌషట్, హ్లూం అస్త్రాయ ఫట్. భూర్భువ సువరోం ఇతి దిగ్బంధః. ధ్యానము శంఖచక్ర మహాముద్ర, పుస్తకాఢ్యం చతుర్భుజం, సంపూర్ణ చంద్ర సంకాసం, హయగ్రీవం ఉపాస్మహే. ఒకటి శంఖము, రెండు చక్రము, మూడు తత్వమసి అనే అర్థమును సూచించే చిన్ముద్ర అగు మహాముద్ర, నాలుగు పుస్తకాధారణాలతో సారూప్యులు జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియములనబడే నాలుగు భుజములు కలిగి ఉన్నవారు పూర్ణచంద్రుని వలె ప్రశాంత ఆనంద హృదయులు అగు హయగ్రీవుల వారిని ఉపాసించున్నాము. హయగ్రీవ దైవత్య మంత్రము ఒకటి ఒకటి డాట్ ఓం శ్రీం ఇతి ద్వే అక్షరే, రెండు హ్లౌం సౌం ఇతి ఏకాక్షరం ఒకటి ఓం శ్రీం హ్లౌం సౌం, మూడు రెండు డాట్ ఓం నమో భగవత ఇవి సప్తాక్షరాణి, ఏడు హయగ్రీవాయ ఇతి పంచాక్షరాణి, ఐదు విష్ణవ ఇతి త్రీణి అక్షరాణి, మూడు ఓం నమో భగవత హయగ్రీవాయ విష్ణవ పదిహేను, మూడు డొట్ మహ్యం మేధాం ప్రజ్ఞ ఇతి షడక్షరాణి, ఆరు ప్రయచ్ఛ స్వాహ ఇతి పంచాక్షరాణి, ఐదు మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ. పదకొండు హయగ్రీవ దైవత్య మంత్రము ఒకటి ఓం శ్రీం హ్లౌం సౌం ఓం నమో భగవత, రెండు ఒకటి ఏడు హయగ్రీవాయ విష్ణవ మహ్యం మేధాం ప్రజ్ఞాం, ఐదు మూడు ఆరు ప్రయచ్ఛ స్వాహ, ఐదు ఇరవై తొమ్మిది అక్షరములు. ఈ మంత్రోపాసన హయగ్రీవ తురియస్థానము జాగ్రత్ స్వప్న సుషుప్తులు తన యొక్క సంచారస్థలములే. ఆ మూడిటికి వేరే సర్వమును ప్రేరేపిస్తున్న నాలుగవదగు స్వస్వరూప స్థానమును ప్రసాదించగలదు. రోజు ఇరవై ఒక్క లేక ముప్పై ఆరు లేక యాభై నాలుగు చొప్పున మూడు సార్లు ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఉపాసించటం మంత్రోపాసకులచే సూచించబడుతోంది. హయగ్రీవ దైవత్య మంత్రము రెండు ఓం శ్రీం ఇతి ద్వే అక్షరే, రెండు అక్షరములు హ్లౌం సౌం ఇతి ఏకాక్షరం, ఒకటి ఐం ఐం ఐం ఇతి త్రీణి అక్షరాణి, మూడు క్లీం క్లీం ఇతి ద్వే అక్షరాణి, రెండు సౌహ సౌహ ఇతి ద్వే అక్షరాణి, రెండు హ్రీం ఇతి ఏకాక్షరం, ఒకటి ఓం నమో భగవత ఇతి సప్తాక్షరాణి, ఏడు హయగ్రీవాయ ఇతి పంచాక్షరి, ఐదు మహ్యం మేధాం ప్రజ్ఞాం ఇతి షడక్షరాణి, ఆరు ప్రయచ్ఛ స్వాహ ఇతి పంచాక్షరాణి, ఐదు ముప్పై నాలుగు అక్షరములు ఓం శ్రీం హ్లౌం సౌం ఐం ఐం ఐం క్లీం క్లీం, రెండు ఒకటి మూడు రెండు సౌహ సౌహ హ్రీం ఓం నమో భగవత, రెండు ఒకటి ఏడు హయగ్రీవాయ మహ్యం మేధాం ప్రజ్ఞాం, ఐదు ఆరు ప్రయచ్ఛ స్వాహ, ఐదు ముప్పై నాలుగు అక్షరములు పంచమ ఓం భవతి ఓం ఒకటి ఆ రెండు ఉ మూడు మ నాలుగు అర్ధమాత్ర తురియము ఐదు లయము తురియాతీతము పై ముప్పై నాలుగు అక్షరముల హయగ్రీవ దైవత్య మంత్రము యొక్క ఉపాసనచే కేవల సాక్షిరూపమగు తురియాతీతము సిద్ధించగలదు. హయగ్రీవ ఏకాక్షరముతో బ్రహ్మవిద్య, బ్రహ్మదేవుడు ఓ నారద ఇంకా కూడా విను, జీవులు హయగ్రీవ ఏకాక్షరమును వినియోగించి బ్రహ్మవిద్యను సిద్ధించుకోగలిగిన విధానము గురించి చెప్పుకుంటున్నాము. ఈ విద్యను ఆయా సందర్భములలో బ్రహ్మ మహేశ్వరునికి, మహేశ్వరుడు సంకర్షణునికి, సంకర్షణుడు ఈ దేవర్షియగు నారదునికి, నారదుడు వ్యాసునికి, వ్యాసమహర్షి లోక కళ్యాణము కాంక్షించినవారే అనేకమంది శిష్యులకు, తనను ఆశ్రయించవచ్చిన అనేకమంది జనులకు బోధించటము జరుగుతూ వస్తోంది. హకార ఓం, లా సా కార ఓం, ఉకార ఓం, త్రయం ఏకస్వరూపం భవతి ఎద్రష్ట దర్శనము దృశ్యము, ఈ మూడిటికి ఏకత్వము సిద్ధిస్తోంది. అనగా ద్రష్టే దర్శనశక్తిచే దృశ్యరూపమును దాల్చి స్వయం కల్పిత దృశ్యమును స్వయముగా ఆస్వాదిస్తున్నాడు అనున్నది స్పష్టమవుతోంది. హ్లౌం సౌం హయగ్రీవ ఏకాక్షర జపము. లౌ హ్లౌం బీజాక్షరము. అట్టి హ్లౌం సౌం బీజాక్షరముతో కూర్చి మంత్రోపాసను నిర్వర్తించువానికి లౌకిక లోక సంబంధమైన సంపద సారస్వత సంపద రెండూ లభించగలవు. తత్ అనబడే స్వస్వరూపాత్మ యొక్క జ్ఞానము సిద్ధించగలదు. స్వస్వరూపము గురించి ఎరుగుటచే విదేహముక్తి లభించగలదు. అట్టి హ్లౌం సౌం ఏకాక్షర బీజాక్షరోపాసనచే సమస్తము నేనైన నేను అను స్వాభావికానుభవము అయినట్టి విదేహముక్తి సిద్ధించగలదు. అట్టివాడు దిక్పాలకులపై, రాజులపై, నాగులపై, కిన్నరులపై ఆధిపత్యము పొందగలడు. అట్టి హయగ్రీవ ఏకాక్షర జపశీలుడు హ్లౌం సౌం ఏకాక్షర బీజ జపము చేయువాడు ప్రకృతికి వశుడు కాడు. ప్రకృతిని తానే స్వాధీనపరచుకోగలడు. ఆత్మతత్వజుడగు అట్టి ఏకాక్షరశీలుని ఆజ్ఞచేతనే స్వయం ప్రకాశ శీలుడగు సూర్యుడు మొదలైన వారంతా వారి వారి కర్మలు నిర్వర్తిస్తున్నారు. పంచభూతములు దేవతలు మొదలైన వారంతా కూడా హయగ్రీవ ఏకాక్షర ఉపాసన సిద్ధుని సంకల్పానుసారం తమ తమ ధర్మములలో ప్రవర్తిస్తున్నారు. సమస్త బీజాక్షరములలోకెల్లా హయగ్రీవ ఏకాక్షర బీజము ఉత్తమోత్తమమైనది. హ్లౌం సౌం బీజాక్షర సహిత ధ్యానముచేత ఆ ఉపాసకుడు హయగ్రీవస్వరూపమగు కేవలము సమస్తము అగు పరమాత్మానంద స్వరూపము పొందుచున్నాడు. హ్లౌం సౌం అమృతం కురు స్వాహ అను హయగ్రీవ ఏకాక్షరస్మన్వితమైన మృత్యుంజయ పరమార్థ మంత్రముచే మృత్యుపరిధులను దాటిపోగలడు. అనగా మృత్యు సందర్భములలో కూడా సర్వసాక్షియగు తన యొక్క పరాత్పర స్వరూపమును ధారణ చేసి ఉండగలడు. అట్టి హయగ్రీవ ఏక బీజాక్షరము హ్లౌంతో కూడిన మంత్రజపముచే భగవానుడగు హయగ్రీవస్వామిని సేవించటము చేత వాక్సిద్ధి సమస్త సంపదలతో కూడిన శ్రీసిద్ధి లభించగలదు. ఒకటి యమము ఇంద్రియ నిరోధము, రెండు నియమము ఇంద్రియములను నియమించటము, మూడు ఆసనము, నాలుగు ప్రాణోపాసన, ఐదు ప్రత్యాహారము, ఆరు ధారణ, ఏడు ధ్యానము, పది సమాధి అనబడే అష్టాంగ యోగముల సిద్ధి పొందబడగలదు. ఇంకా కూడా ఈ హ్లౌం సౌగ్ బీజాక్షరముతో కూడిన మంత్రోపాసనచే సకల సామ్రాజ్య సిద్ధిని స్వాహ స్పందన పూర్వకంగా ప్రసాదించగలదు. హ్లౌం సౌగ్ సకల సామ్రాజ్య సిద్ధిం కురుకురు స్వాహ ఇతి బీజాక్షర సహిత మంత్రము. అట్టి ఈ మంత్రము యొక్క తాత్వికార్థము ఎవరు తెలుసుకుంటారో, అట్టి స్వస్వరూప నిరూపణ పరమార్థమును ఎవరు ఆశ్రయిస్తాడో, అట్టివాడు అపవిత్రుడు కూడా పవిత్రుడు అగుచున్నాడు. బ్రహ్మమును లక్ష్యశుద్ధితో ఉపాసించని అబ్రహ్మచారి కూడా ఓ సుబ్రహ్మచారి కాగలడు. అగమ్యాగమనాత్ పూతో భవతి. నడవకూడని నడతలు, ప్రవర్తించకూడని ప్రవర్తనలు కలిగియున్నవాడు కూడా ఇప్పుడు ఈ హయగ్రీవ ఏకబీజాక్షర ధ్యానఫలముచే పవిత్రుడు కాగలడు. ఇతరుల తప్పు పట్టుకోవటము, దూషించటము, మాటలతో ఇతరులను బాధించటము, అనూతము, దుష్టవచనములు పలకటము మొదలైన పతిత సంభాషణములు నిర్వర్తించియున్న దోషముల నుండి హయగ్రీవ బీజాక్షర మంత్రోపాసకుడు పునీతుడు కాగలడు. అట్టివాని వాక్కు క్రమంగా పవిత్రత సంతరించుకోగలదు. బ్రహ్మహత్య సురాపానము, బంగారము దొంగిలించటము, గురుతల్పగమనము, పాతకముడు చేసిన వానితో సాంగత్యము దోషము అనబడు పంచమహాపాతకముల దోషము కూడా ఆతని పట్ల తొలగిపోగలదు. ఒక గృహస్థ యజమాని తిరిగి తన ఇంటిలో ప్రవేశించుతీరుగా ఈ ఉపనిషత్లో మనము చెప్పుకున్న హయగ్రీవ బీజాక్షర సహిత మంత్రముల ఉపాసనచే ఈ జీవుడు తిరిగి పరమాత్మత్వము అను స్వగృహమునందు ప్రవేశించగలడు. మహావాక్యేహ ప్రతిపాదితం అర్థత ఏతే మంత్రాః ప్రతిపాదయంతి. శ్రీ హయగ్రీవ దివ్యమంత్రములు వేదములలో ఎలుగెత్తి గానము చేయబడిన నాలుగు మహావాక్యముల మహదార్థమును సిద్ధింపజేస్తున్నాయి. 1. ప్రజ్ఞానం బ్రహ్మ. 2. తత్వమసి. 3. అయమాత్మ బ్రహ్మ. 4. అహం బ్రహ్మస్మి. 1. ప్రజ్ఞానం బ్రహ్మ. తెలియబడేదంతా దేనిచే తెలుసుకోబడుతోందో అట్టి తెలుసుకోవటానికి మనముందే ఉన్న తెలివియే ప్రజ్ఞానము. ప్రజ్ఞానము ద ఫీచర్ ఆఫ్ నోయింగ్ ఇన్ ఆల్ బీయింగ్, ద నోన్ ఆట్ ఇట్స్ అబ్సొల్యూట్ ఫర్మ్. అట్టి ప్రజ్ఞానమే బ్రహ్మము. బ్రహ్మమే ప్రజ్ఞానముగా ప్రదర్శనము అగుచున్నది. ఈ అనుభవముగా అగుచున్నది కాస్త ప్రక్కకు పెట్టి చూస్తే ఈ అనుభవము ఎవరికి చెందినా ఎరుకయో అట్టి కేవలమగు ఎరుకయే బ్రహ్మము. 2. తత్వమసి. నాకు ఎవరెవరైతే నీవు రూపంగా కనిపిస్తున్నారో వారంతా కూడా తత్రూపమగు పరబ్రహ్మ లేక పరమాత్మస్వరూపులే. ఏకమగు పరమాత్మయే అనేకములగు నీవులుగా అజ్ఞాన దృష్టికి కనిపిస్తోంది. బ్రహ్మదేవుని నుండి ఒక పురుగు వరకు అనేకములగు నేనులుగా కనిపిస్తూ ఉన్నదంతా త్వం అంతా తత్యే. ఏకాక్షరమగు ఆత్మయే. 3. అయమాత్మ బ్రహ్మ. నాటకంలో పాత్రగా కనిపించేవాడు ఆ పాత్ర వేస్తున్నవాడే కదా. నాటకంలో నా పాత్ర జీవాత్మ, ఆ పాత్ర ధారణ చేస్తున్న నేను పరమాత్మ. నాటకము ఈ జగన్నాటకము జీవాత్మ అని ఎవరిని అంటున్నామో అట్టి ఈతడు పరమాత్మ కాని క్షణమే లేదు. పరమాత్మయే సందర్భములలో జీవాత్మగా అగుపిస్తున్నారు. కనుక ఈ జీవాత్మ బ్రహ్మమే అయి ఉన్నాడు. జీవో బ్రహ్మేతి నాపరః. 4. అహం బ్రహ్మాస్మి. ఇక్కడ అహం నేను జాగృత్ యొక్క అనుభవిగా మనలో ప్రతి ఒక్కరికి తారసబడుతోంది కదా. అయితే ఈ జాగ్రత్లోని నేను అనేది నా యొక్క ఒక అంశ మాత్రమే. జాగ్రత్లోని నేను, స్వప్నములోని నేను, సుషుప్తిలోని నేను అనే మూడు నేనులు నావైన నేనే అహం అను శబ్దము యొక్క విస్తీర్ణార్థము. ఈ జగత్తు యొక్క అనుభవము దేహము, ఈ దేహమునకు ఇతహపూర్వము ఇప్పుడు, ఈ దేహ తదనంతరము ఇట్టి సమస్తమైన సందర్భములకు ఆవలగల అహం స్వరూపమే బ్రహ్మము. 1. సమస్త జీవుల సహజ వాస్తవ స్వరూపమై. 2. సమస్తమైన అన్యమునకు ఆవలిదే. 3. అన్యమైనదంటికి అనన్యమైనట్టి నేనే బ్రహ్మము. అట్టి అర్థమును స్ఫురింపజేసేది వేదమహావాక్యమగు అహం బ్రహ్మాస్మి. బ్రహ్మము స్వర శబ్దవృత్తి వ్యంజన అర్థము ల రెండు విధములుగా వేద వేదాంత వామ్యమునందు అభివర్ణించబడుతూ వస్తోంది. ఈ అనుమంత్రములచే హయగ్రీవ ప్రమార్థికము తత్వము వర్ణించబడుతోంది. యత్ వాక్ వదంతి అవిచేతనాని రాష్ట్రీ దేవానాం నిషషాదమంద్ర చతస్ర ఊర్జం దుదుహే వయాంసి క్వస్విత్ అస్యాహ పరమం జగామ. ఎక్కడ వాక్కు మాట్లాడక మౌనం వహిస్తోందో తన చేతనము విడిచి ఉంటోందో సమస్త దేవతలచే మంద్రమైన నిషాదముగా స్తుతించబడుతోందో ఏది పైన చెప్పబడిన చాతుర్మహావాక్యముల పరమార్థమైయున్నదో అట్టి పరము అగు ఆత్మను ఎవరు దాటగలరు? గౌరీం ఇమాయ సలిలాని తక్షతి ఏకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూపుషి సహస్రాక్షర పరమే వ్యోమన్. అట్టి ఆత్మ యొక్క విభవమే భూమిపై జలతత్వముగాను ఏకపదము అనేకముగా కనిపిస్తూ కూడా ఏకమే అయి ఉండటము గాను ద్విపది పరిహ స్వరూపము గాను చతుష్పది మనోబుద్ధి చిత్త అహంకారములు గాను అష్టపది పంచభూతములు జీవుడు ఈశ్వరుడు పరమాత్మ గాను నవపది జీవాత్మ అంతరాత్మ పరమాత్మ నిర్మలాత్మ శుద్ధాత్మ జ్ఞానాత్మ మహాత్మ భూతాత్మ సర్వాత్మ గాను సహస్ర అక్షరముగాను పరమాకాశముగాను వెలుబొందుచున్నది. మంత్రములు ఓష్ఠాపీ ధానా నకులి దంతేహ పరివృతా పవ్యః సర్వస్యే వాచ ఈశాన చారు మాం ఇహ వాదయేత్ ఇతి చ వాగ్రసః. ఓష్ఠము పెదవులు దంతములతో పల్లతో విత్ లిప్స్ ఆన్ టీత్ పరివృతమైన సమస్త వాక్కులు పలికేవన్నీ ఈశ్వరతత్వమై ఈశ్వర విభవములుగా ఉపాసించున్నాము. సమస్త శబ్దవాక్యర్థములు శ్రీ హయగ్రీవ వినోద కల్పనా విభవములుగా శ్రవణం చేస్తున్నాము. వినబడేదంతా శ్రీ హయగ్రీవ స్వామి కళావిన్యాసమే. ససర్వర్యః అమృతం బాధమాన బృహన్ ఇమాయ జమదగ్ని దత్త అసూర్యస్య దుహిత తతాన శ్రవో దేవేషు అమృతం అజుర్య. సమస్త చీకట్లను తొలగించి అమృతమయము చేయనది జమదగ్ని మహర్షిచే చెప్పబడి బృహత్తరమైనది సూర్యలోకమునకు ఆవలిది దేవతలచే ఉపాసించబడునది అగు హయగ్రీవ అమృత తత్వమును ఉపాసిస్తున్నాము. ఎవడైతే ఈ హయగ్రీవోపనిషత్లో ప్రతిపాదించబడిన బ్రహ్మ విద్యావిశేషములను 11 సార్లు అధ్యయనపూర్వకంగా పఠిస్తాడో అట్టివాడు శ్రీ హయగ్రీవస్వామి యొక్క ప్రభావంచేత అనుగ్రహంచేత మహాపురుషుడు కాగలడు. మహాపురుషుడు జాగ్రత్ స్వప్న సుషుప్తులను జన్మ జన్మాంతరములను సమస్త దృశ్య వ్యవహారమును తన స్వకీయ పురుషకారం యొక్క వినోద ప్రదర్శన వికాసముగా దర్శించటము అనే ఎరుకను ఆశ్రయించి అట్టి భావనను స్వాభావికము అనునిత్యము చేసుకున్నట్టివాడు. స జీవన్ముక్తో భవతి. ఎవరి దృష్టిలో తమ యొక్క జీవన్మరణములు జగన్నాటక పాత్రకు సంబంధించినవి మాత్రమే అయి ఉంటాయో తమ దృష్టిలో వారికి వాటి వలన ఏమాత్రము బంధము ఉండదో అట్టివాడు జీవన్ముక్తుడు. హయగ్రీవ దివ్యమంత్రములను పారాయణము చేయువాడు జీవన్ముక్తుడు కాగలడు. ఓం నమో బ్రహ్మణే. అఖండము నిత్యము సమస్తము అగు పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నాము. అట్టి బ్రహ్మము యొక్క ధారణ మేము నిరాకరణము చేయకుండెదముగాక. బ్రహ్మము మమ్ములను నిరాకరించుకుండునుగాక. ధారయితా భూయాసం కర్ణయోః శృతం మాచా ఊఢ్వం. మేము చెవులతో విన్నతత్వము బుద్ధితో ధారణ చేయుచుండెదముగాక. జాగరుకములమై వినెదముగాక. విన్నది వదలి ఉండకుండెదముగాక. శ్రవణము చేసినది మా హృదయములో ఆముష్యము సుప్రసిద్ధము అయి ఉండునుగాక. మే అస్తు అనిరాకరణం. మే అస్తు అనిరాకరణం. ఇతి హయగ్రీవోపనిషత్. ఓం శాంతియః. శాంతియః. శాంతియః. జగద్గురు శ్రీ హయగ్రీవస్వామి పాదరవిందార్పణమస్తు.